కృష్ణయజుర్వేదే క్రమపాఠే ద్వితీయ కాండే ప్రథమ ప్రశ్న ప్రారంభ. శ్వేతం శ్వేతమా ఆలభేత నభేత భూతిగామ భూతిగామో వాయు భూతిగామయతి భూతిగామ వాయుర్వై వై క్షేపిష్ఠా క్షేపిష్ఠా దేవత దేవత వాయుం వాయుమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవైనం ఏనం భూతిం భూతిం గమయతి గమయతి భవతి భవత్యేవ ఏవాతిక్షిప్రా అతిక్షిప్రా దేవత అతిక్షిప్రేత్యతి క్షిప్రా దేవతేతి ఇత్యాహు ఆహుస్సా సైనం ఏనమీశ్వర ఈశ్వర ప్రదహ ప్రదహైతి ప్రదహైతి ప్రాదహ ఇత్యేతం ఏతమేవ ఏవ సంతం సంతం వాయవే వాయవే నియుత్పతే నియుత్పత నియుత్పతైతి నీయుత్పతే ఆలభేత లభేత నియుత్ నియుద్వై నియదితి నీయుత్ వా అస్య అస్య ధృతి ధృతిర్ధృత ధృత ఏవ ఏవ భూతిం భూతిముప ఉపైతి ఏత్యర్ప్రదాహాయ అప్రదాహాయ భవతి అప్రదాహాయేత్యర్ప్రదాహాయ భవత్యేవ ఏవ వాయవే వాయవే నియుత్పతే నియుత్పత నియుత్పత ఇది నియుత్పతే ఆలభేత లభేత గ్రామకామ గ్రామకామో వాయు గ్రామకామ ఇది గ్రామకామ వాయుర్వై వా ఇమాః ఇమాః ప్రజాః ప్రజాస్యోతాః ప్రజా ఇది ప్రజాః అస్యోతానే నీయతే అస్యోతా ఇది నసీహోతాః మే నీయతే వాయుం వాయుమేవ ఏవ నియుత్వంతం నియుత్వంతగ్రస్వేన నియుత్వంతమితి నియుత్వంతం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మై ప్రజాః ప్రజానస్యోతాః ప్రజా ఇది ప్రజాః నస్యోతాని నస్యోతా ఇది నసీహోతాః నియచ్చతి యచ్చతి గ్రామీ గ్రామ్యేవ ఏవ భవతి భవతి నియుత్వతే నియుత్వతే భవతి నియుత్వత ఇది నియుత్వతే భవతి ధ్రువాః ధ్రువా ఏవ ఏవాస్మై అస్మా అనవగాః అనవగాః కరోతి అనవగా ఇత్యనవగాః కరోతి వాయవే వాయవే నియుత్వతే నియుత్వత నియుత్వత ఇది నియుత్వతే ఆలభేత లభేత ప్రజాకామః ప్రజాకామః ప్రాణః ప్రజాకామ ఇది ప్రజాకామః ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణః వై వాయుః వాయురపానః అపానో నియుత్ అపాన ఇత్యపానః నియుత్ప్రాణాపానౌ నియుదితి నియుత్ ప్రాణాపానౌ ఖలు ప్రాణాపానామిది ప్రాణ అపానౌ ఖలు వై వా ఏతస్య ఏతస్య ప్రజాయాః ప్రజాయా అప ప్రజాయా ఇది ప్రజాయాః అపక్రామతః క్రామతో యః యోనం అలం ప్రజాయై ప్రజాయై సన్ ప్రజాయా ఇది ప్రజాయై సన్ ప్రజాం ప్రజాన్న ప్రజామిది ప్రజాం న విందతే విందతే వాయుం వాయుమేవ ఏవ నియుత్వంతం నియుత్వంతగ్రస్వేన నియుత్వంతమితి నియుత్వంతం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మై ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యాం ప్రజాం ప్రాణాపానాభ్యామిది ప్రాణ అపానాభ్యాం ప్రజాం ప్రజామిది ప్రజాం ప్రజనయతి జనయతి విందతే విందతే ప్రజాం ప్రజాం వాయవే ప్రజామిది ప్రజాం వాయవే నియుత్వతే నియుత్వత నియుత్వత ఇది నియుత్వతే ఆలభేత లభేత జ్యోగామయావి జ్యోగామయావి ప్రాణ జ్యోగామయావీ జ్యోగామయావీ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వై వాయుః వాయురపాన అపానో నియుత్ అపాన ఇత్యపాన నియుత్ప్రాణాపానౌ నియుదితి నియుత్ ప్రాణాపానౌ ఖలు ప్రాణాపానామిది ప్రాణ అపానౌ ఖలు వై వా ఏతస్మాత్ ఏతస్మాదప అపక్రామతః క్రామతో యస్య యస్య జ్యోగ జ్యోగామయతి కామయతి వాయుం వాయుమేవ ఏవ నియుత్వంతం నియుత్వంతగ్రస్వేన నియుత్వంతమితి నియుత్వంతం స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మిన్ ప్రాణాపానౌ ప్రాణాపానౌ దధాతి ప్రాణాపానావితి ప్రాణాపానౌ దధాత్యుత ఉతయతి యదీతాసో ఇతాసుర్భవతి ఇతాసురితీతాసో భవతి దీవతి దీవత్యేవ ఏవ ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతి వా ఇదం ఇదమేక ఏక ఆసీత్ ఆసీత్స సో కామయత కామయత ప్రజా ప్రజా పశూన్ ప్రజా ఇది ప్రజా పశూన్ సృజేయ సృజేయేతి ఇది సహ స ఆత్మన ఆత్మనోపాం వపాముద్ ఉదక్షిరత్ అక్షిరత్ తామగ్నౌ అగ్నౌ ప్రాగృహాత్ గృహాత్త తతోజ అజస్తూపర తోపర సమ్ సమభవత్ అభవత్తం తగ్గస్వాయై సాయై దేవతాయై దేవతాయా ఆలభత అలభతపర తో వై వై సహ స ప్రజా ప్రజా పశూన్ ప్రజా ఇది ప్రజా పశూన సజత అసజతయ యః ప్రజాకామ ప్రజాకామ పశుకామ ప్రజాకామయతి ప్రజాకామ పశుకామ సత్ పశుకామయతి పశుకామ సత్ సహ స ఏకం ఏతం ప్రజాపత్యం ప్రజాపత్యమజం ప్రజాపత్యమితి ప్రజాపత్యం అజంతో పరం తో పరమా ఆలభేత లభేత ప్రజాపతి ప్రజాపతిమేవ ప్రజాపతిమితి ప్రజాపతి ఏవసేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మై అస్మై ప్రజా ప్రజా పశూన్ ప్రజామితి ప్రజా పశూన్ ప్రజనయతి జనయతి యత్మశ్రుణ శ్మశ్రుణస్తత్ తత్పురుషాణ పురుషాణాగుం రూపం రూపం యత్ యత్తో పర తో పరస్తత్ తదశ్వానా అశ్వానాయత్ యదన్యతో దన్ అన్యతో దంతత్ అన్యతో దన్నిత్యన్యత దన్ తద్గవాహం గవాంగ్యత్ యదవ్యాహ అవ్యా ఇవ ఇవ శఫా శఫాస్తత్ తదవీనా అవీనాయత్ యదజ అజస్తత్ తదజానా అజానామేతావంత ఏతావంతో వై వై గ్రామ్యా గ్రామ్యా పశవ పశవస్తాన్ తాం రూపేణ రూపేణైవ ఏవావ అవరుంధే రుంధే సోమాపౌష్ణం సోమాపౌష్ణం త్రైతం సోమాపౌష్ణమితి సోమాపౌష్ణం త్రైతమా కాలభేద అభేద పశుకామ పశుకామో ద్వౌ పశుకామతి పశుకామ ద్వౌ వై వా అజాయై అజాయై స్తనౌ స్తనౌ నానా నానైవ ఏమద్వౌ ద్వావభి అభిజాయేతే జాయేతే ఊర్జం జాయేతే ఇది జాయేతే ఊర్జం వృష్టిం వృష్టిం తృతీయ తృతీయ సోమాభూషణౌ సోమాభూషణావేవ సోమాభూషణావితి సోమాభూషణౌ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తౌ తావేవ దేవాస్మై అస్మై పశూన్ పశూన్ ప్రజనయత జనయత సోమ సోమో వై వైరేతోధా రేతోధా పూషా రేతోధా ఇతి రేతహాధా పూషా పశూనా పశూనా ప్రజనయిత ప్రజనయిత సోమ ప్రజనయితేతి ప్రజనయిత సోమ ఏవాస్మై అస్మై రేత రేతో దాతి దాతి పూషా పూషా పశూన్ పశూన్ ప్రజనయతి జనయత్యౌదుంబర ఔదుంబరో యూప యూపో భవతి భవత్యూర్గ్ ఊర్గ్వై వా ఉదుంబర ఉదుంబర ఊర్గ్ ఊర్పశవ పశవ ఊర్జా ఊర్జైవ ఏవాస్మై అస్మాజం ఊర్జం పశూన్ పశూనవ అపవృంధే రుంధైతి రుంధే ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసజత ప్రజా ఇది ప్రజా అసజతా తా అస్మాత్ అస్మాత్ సృష్టా సృష్టా పరాశీ పరాధీరాయన్ ఆయంతా తా వరుణం వరుణమగచ్చన్ అగచ్చంతా తా అను అన్వైలీత్ అయిత్తా తా పునః పునరయాచత అయాచతా తా అస్మై అస్మైన పునః పునరదాత్ అదదాత్ సహ సోమబ్రవీత్ అబ్రవీద్ వరం వరం వృణేష్ వృణేష్వాథ అథ మే పునః పునర్దేహి దేహీత్ ఇది తాసాం తాసాం వరం వరమా ఆలభత అలభత సహ స కృష్ణ కృష్ణ ఏకశతిపాత్ ఏకశతిపాద్ అభవత్ ఏకశతిపాదిత్యేకాశతిపాత్ అభవద్య యో వరుణగృహీత వరుణగృహీత సత్ వరుణగృహీత ఇది వరుణగృహీత స్యాత్స స ఏతం వారుణం వారుణం కృష్ణం కృష్ణమేకశతిపాదం ఏకశతిపాదమా ఏకశతిపాదమిత్యేకాశతిపాదం ఆలభేత లభేత వరుణం వరుణమేవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవైనం ఏనం వరుణపాశాత్ వరుణపాశాన్ముంచతి వరుణపాశాది వరుణపాశాత్ ముంచతి కృష్ణ కృష్ణ ఏకశతిపాత్ ఏకశతిపాద్భవతి ఏకశతిపాదిత్యేకాశతిపాత్ భవతి వారుణ వారుణో హి ఏష దేవతయా దేవతయా సమృద్ధ్యై సమృద్ధ్యై సువర్భాను సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై సువర్భానురాసుర సువర్భానురి సువ భాను ఆసురసూర్యం సూర్యం తమసా తమసా విద్యత్ అవిద్యత్తస్మై తస్మై దేవా ప్రాయశ్చిత్యం ప్రాయశ్చిత్యమేచ్ఛన్ ఐచ్ఛన్ తస్యత్ ప్రథమం ప్రథమం తమ తమోపాఘ్నన్ అపాఘ్నన్ సా అపాఘ్నిత్యపాఘ్నన్ సా కృష్ణ కృష్ణావి అవిరభవత్ అభవద్యత్ యద్వితీయం ద్వితీయకం సా ఫల్గుని ఫల్గునీయత్ యత్వతీయం తృతీయకంసా సాపలక్షీ బలక్షీయత్ ఎదధ్యస్థాద్ అధ్యస్థాదపాగంతన్ అధ్యస్థాదిత్యధి అస్థాద్ అపాగంతన్ సా అపాగంతన్ నిత్యప అగ్రంతన్ సాభిః అవిర్వశా వశాసం సమభవత్ అభవత్తే తే దేవా అబ్రువన్ అబ్రువన్ దేవ పశు దేవ పశుర్ వై దేవ పశురితి దేవ పశు వా అయమ్ అయగుంసం సమభూత్ అభూత్ కస్మై కస్మాయిమం ఇమమా పాలప్స్యామహే లప్స్యామహ ఇది ఇత్యథ అథ వై వైతరిహి తర్శల్పా అల్పా పృథివీ పృథివ్యాసీత్ ఆసీతజాతాః అజాతా ఔషధయః ఔషధయస్తాం తామవిం అవిం వశాం వశామాదిత్యేభ్యః ఆదిత్యేభ్యః కామాయ కామాయా ఆలభంత అలభంత తతః తతో వై వా అప్రసద అప్రసద పృథివీ పృథివ్యజాయంత అజాయంత ఔషధయః ఔషధయోజః యః కామయేత కామయేత ప్రథేయ ప్రథేయ పశుభిః పశుభిః ప్ర పశుభిరితి పశుభిః ప్రజయా ప్రజయా జాయేయ ప్రజయేతి ప్రాజయా జాయేయేతి ఇది సహ స ఏతాం ఏతామవిం అవిం వశాం వశామాదిత్యేభ్యః ఆదిత్యేభ్యః కామాయ కామాయా ఆలభేత లభేతాదిత్యాన్ ఆదిత్యానేవ ఏవ కామం కామగ్రస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవైనం ఏనం ప్రథయంతి ప్రథయంతి పశుభిః పశుభిః ప్ర పశుభిరితి పశుభిః ప్రజయా ప్రజయా జనయంతి ప్రజయేతి ప్రాజయా జనయంత్యసౌ అసావాదిత్యః ఆదిత్యో న వై వ్యరోచత అరోచత తస్మై తస్మై దేవా ప్రాయశ్చిత్యం ప్రాయశ్చిత్యమైచ్ఛన్ ఐచ్ఛన్ తస్మై తస్మా ఏకా ఏతా ములహా ములహా ఆలభంత అలభంతాగ్నేయీం ఆగ్నేయీం కృష్ణగ్రీవీం కృష్ణగ్రీవీం సగంహితా కృష్ణగ్రీవీమితి కృష్ణగ్రీవీం సగంహితా మైంద్రీం సగంహితామితి సంహితా ఐంద్రీకి శ్వేతాం శ్వేతాం బారహస్పత్యాం బారహస్పత్యాం తాభిః తాభిరేవ ఏవాస్మిన్ అస్మిన్ వృషం వృషమదధుః అదధుర్యః యో బ్రహ్మవర్చసకామః బ్రహ్మవర్చసకామ స్యాత్ బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసకామః స్యాత్ తస్మై తస్మానేతాః ఏతామలహాః మలహా ఆలభేత లభేతాగ్నేయీం ఆగ్నేయీం కృష్ణగ్రీవీం కృష్ణగ్రీవీం సగంహితాం కృష్ణగ్రీవీమితి కృష్ణగ్రీవీం సగంహితామైంద్రీం సగంహితామితి సంహితాం ఐంద్రియ శ్వేతాం శ్వేతాం బారహస్పత్యాం బారహస్పత్యామేతాః ఏతా ఏవ ఏవ దేవతాః దేవతాస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తాః తా ఏవ ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధతి బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం దర్శతి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్యే బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసి ఏవతి భవతి వసంతా ప్రాత ప్రాతరాగ్నేయీం ఆగ్నేయీం కృష్ణగ్రీవీం కృష్ణగ్రీవీమా కృష్ణగ్రీవీమితి కృష్ణగ్రీవీం ఆలభేత లభేత గ్రీష్మే గ్రీష్మే మధ్యందినే మధ్యందినే సగంహితాం సగంహితామైంద్రీం సగంహితామితి సంహితాం ఐంద్రీం శరది శరద్యపరాణ్యే అపరాణ్యే శ్వేతాం అపరాణ్యేత్యపరా అహ్నే శ్వేతాం బార్హస్పత్యాం బార్హస్పత్యాం త్రీణి త్రీణి వై వా ఆదిత్యస్య ఆదిత్యస్య తేజాగుంసి తేజాగుంసి వసంతా వసంతా ప్రాత ప్రాతర్గ్రీష్మే గ్రీష్మే మధ్యందినే మధ్యందినే శరది శరద్యపరాణ్యే అపరాణ్యే యావంతి అపరాణ్యేత్యపరా అహ్నే యావంత్యేవ ఏ తేజాగుంసి తేజాగుంసి తాని తాన్యేవ అవరుంధే రుంధే సంవత్సరం సంవత్సరం పర్యాలభ్యంతే సంవత్సరమితి సంవత్సరం పర్యాలభ్యంతే సంవత్సర పర్యాలభ్యంత ఇది పరి ఆలభ్యంతే సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వై బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య ప్రదాత బ్రహ్మవర్చసస్యేతి బ్రహ్మవర్చసస్య ప్రదాత సంవత్సర ప్రదాతేతి ప్రదాత సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సర ఏవాస్మై అస్మై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ప్రయచ్చతి యచ్చతి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్యే బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసి ఏవతి భవతి దర్భిణయ దర్భిణయో భవంతీంద్రియం ఇంద్రియం వై వై గర్భ గర్భ ఇంద్రియం ఇంద్రియమే ఏవాస్మిన్ అస్మిన్ దర్శతి దర్శతి సారస్వతీం సారస్వతీం మేషీం మేషీమా ఆలభేత లభేతయ ఈశ్వర ఈశ్వరో వాచ వాచో వదితో వదితో సన్ సన్వాచం వాచం నవదేత్ వదేద్వాక్ వాగ్వై వై సరస్వతీ సరస్వతీ సరస్వతీం సరస్వతీమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సా సైవ ఏవాస్మిన్ అస్మిన్ వాచం వాచం దధాతి దధాతి ప్రవదిత ప్రవదిత వాచ ప్రవదితేతి ప్రవదిత వాచో భవతి భవత్యపన్నదతి అపన్నదతి భవతి అపన్నదతీత్యపన్నాదతి భవతి తస్మాత్ తస్మాన్మనుష్యాః మనుష్యాః సర్వాం సర్వాం వాచం వాచం వదంతి వదంత్యాగ్నేయం ఆగ్నేయం కృష్ణగ్రీవం కృష్ణగ్రీవమా కృష్ణగ్రీవమితి కృష్ణగ్రీవం ఆలభేత లభేత సౌమ్యం సౌమ్యం బభ్రం బభ్రం జ్యోగామయాభి జ్యోగామయాద్యగ్నిం జ్యోగామయావీతి జ్యోగామయాభి అగ్నిం వై వా ఏతస్య ఏతస్య శరీరం శరీరం గచ్చతి గచ్చతి సోమం సోమగుం రస రసోయస్య యస్య జ్యోగ జ్యోగామయతి ఆమయత్యగ్నే అగ్నేరేవ ఏవాస్య అస్య శరీరం శరీరం నిష్క్రీణాది నిష్క్రీణాది సోమాద్ నిష్క్రీణాదీతి క్రీణాది సోమాద్రసం రసముత ఉదయది యదీతాసు ఇతాసుర్భవతి ఇతాసురితీతాసు భవతి జీవతి జీవత్యేవ ఏవ సౌమ్యం సౌమ్యం బభ్రం బభ్రుమా ఆలభేత లభేదాగ్నేయం ఆగ్నేయం కృష్ణగ్రీవం కృష్ణగ్రీవం రజాకామ కృష్ణగ్రీవమితి కృష్ణగ్రీవం రజాకామ సోమ ప్రజాకామ ఇది ప్రజాకామ సోమో వై ఐరేతోధా ఏతోధా అగ్ని ఏతోధా ఇదేతాధాః అగ్ని ప్రజానా ప్రజానా ప్రజనయిత ప్రజానామితి ప్రజానా ప్రజనయిత సోమ ప్రజనయితేరి ప్రజనయిత సోమ ఏవాస్మై అస్మైరేత రేతో దాది దాని అగ్ని ప్రజా ప్రజాం ప్రజాపతి ప్రజా ప్రజనయతి జనయతి విందతే విందతే ప్రజా ప్రజావాజ్ఞేయం ప్రజాపతి ప్రజా ఆజ్ఞేయం కృష్ణగ్రీవం కృష్ణగ్రీవమా కృష్ణగ్రీవమితి కృష్ణగ్రీవం ఆలభేత లభేత సౌమ్యం సౌమ్యం బభ్రం బభ్రం యో బ్రాహ్మణ బ్రాహ్మణో విద్యా విద్యామనోచ్య అనోచ్యన అనోచ్యేత్యనోచ్య విరోచేత విరోచేత యత్ విరోచేతేతి విరోచేత యదాగ్నేయ ఆగ్నేయో భవతి భవతి తేజ తేజ ఏవ ఏవాస్మిన్ అస్మిన్ తేన తేన దధాతి దధాతి యత్ యత్సౌమ్య సౌమ్యో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తేన బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం తేన కృష్ణగ్రీవ కృష్ణగ్రీవ ఆగ్నేయ కృష్ణగ్రీవ ఇది కృష్ణగ్రీవ ఆగ్నేయో భవతి భవతి తమ తమ ఏవ ఏవాస్మాత్ అస్మాదప అవహంది శ్వేత శ్వేతో భవతి భవతి రుజం రుజమేవ ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాతి బభ్రు బభ్రుః సౌమ్య సౌమ్యో భవతి భవతి బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ఏవాస్మిన్ అస్మిన్ ఋషిం ఋషిం దాతి దాత్యాగ్నేయం ఆగ్నేయం కృష్ణగ్రీవం కృష్ణగ్రీవమా కృష్ణగ్రీవమితి కృష్ణాగ్రీవం ఆలభేత లభేత సౌమ్యం సౌమ్యం బభ్రం బభ్రమాగ్నేయం ఆగ్నేయం కృష్ణగ్రీవం కృష్ణగ్రీవం రోధాయాం కృష్ణగ్రీవమితి కృష్ణాగ్రీవం రోధాయాగ స్పర్ధమాన రోధాయామితి ప్రహాధాయాం స్పర్ధమాన ఆగ్నేయ ఆగ్నేయో వై వై బ్రాహ్మణ బ్రాహ్మణ సౌమ్య సౌమ్యో రాజన్య రాజన్యోభిత అభిత సౌమ్యం సౌమ్యమాగ్నేయౌ ఆగ్నేయౌ భవతః భవతస్తేజస తేజసైవ ఏవ బ్రహ్మణ బ్రహ్మణో భేద భేదో రాష్ట్రం రాష్ట్రం పరి పరిగృహ్ణాతి గృహ్ణాత్యేకథా ఏకథా సమావృంతే సమాధేత్యేకథా సమావృంతే పునః సమావృంత ఇది సమావృంతే పుర ఏనం ఏనం దభతే దధత ఇది దధతే ఏవాసురా ఏషు ఏవాసురా ఇది దేవాసురా ఏషు లోకేషు లోకేష్ స్పర్ధంత అస్పర్ధంత సహ స ఏతం ఏతం విష్ణు విష్ణుర్వామనం వామనమపశ్యత్ అపశ్యత్తం తగ్గస్వాయై సాయై దేవతాయై దేవతాయా ఆలభత అలభత తతో వై వై సహ స ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకానభి అభ్యజయత్ అజయద్వైష్ణవం వైష్ణవం వాపనం వాహనమా ఆలభేత లభేత స్పర్ధమాన స్పర్ధమానో విష్ణు విష్ణురేవ ఏవ భూత్వా భూత్వేమాన్ ఇమాన్ లోకాన్ లోకానభి అభిజయతి జయతి విషమే విషమ ఆ విషమ ఇది సమే ఆలభేత లభేత విషమా విషమా ఇవ విషమా ఇది సమాహ ఇవ హి హీమే ఇమే లోకాః లోకాః సమృద్ధ్యై సమృద్ధ్యా ఇంద్రాయ సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై ఇంద్రాయ మన్యమతే మన్యమతే మనస్వతే మన్యమత ఇది మన్యోమతే మనస్వతే లలామం లలామం ప్రాశంగం ప్రాశంగమా ఆలభేత లభేత సంగ్రామే సంగ్రామే సంయత్తే సంగ్రామ ఇది సంగ్రామే సంయత్త ఇంద్రియేణ సంయత్త ఇది సంయత్తే ఇంద్రియేణ వై వై మన్యునా మన్యునా మనసా మనసా సంగ్రామం సంగ్రామం జయతి సంగ్రామమితి సంగ్రామం జయతీంద్రం ఇంద్రమేవ మన్యువంతం మన్యువంతం మనస్వంతం మన్యువంతరితి మన్యోవంతం మనస్వంతగ్రస్వేన సేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం మన్యం మన్యం మనః మనో దధాతి దధాతి జయతి జయతి తమ్ తగుం సంగ్రామం సంగ్రామమింద్రాయ సంగ్రామమితి సంగ్రామం ఇంద్రాయ మరుత్వతే మరుత్వతే పశ్చిసఖం పశ్చిసఖమా పశ్చిసఖమితి పశ్చిసఖం ఆలభేద లభేద గ్రామగామ గ్రామకామ ఇంద్రం గ్రామకామ ఇది గ్రామకామ ఇంద్రమేవ ఏవ మరుత్వంతం మరుత్వంతగ్స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాంద్ర సజాతానితి సజాతాన్ ప్రయచ్చతి ఇచ్చతి గ్రామీ గ్రామ్యేవ ఏవ భవతి భవతి యత్ యదృషభ ఋషభస్తేన తేనైంద్ర ఐంద్రో యత్ యత్ప్రశ్ని ప్రశ్నిస్తేన తేన మారుత మారుత సమృద్ధ్యై సమృద్ధ్యై పశ్చాత్ సమృద్ధ్యామితి సమృద్ధ్యై పశ్చాత్ ప్రశ్నిసక్థ ప్రశ్నిసక్థో భవతి ప్రశ్నిసక్థ ఇది ప్రశ్నిసక్థ భవతి పశ్చాదన్వసాయినీ పశ్చాదన్వసాయినీమేవ పశ్చాదన్వసాయినీమితి పశ్చాత్ అన్వసాయినీ ఏవాస్మై అస్మై విషం విషం కరోతి కరోతి సౌమ్యం సౌమ్యం బభ్రం బభ్రమా ఆలభేద భేదాన్నకామ అన్నకామ సౌమ్యం అన్నకామ ఇత్యన్నకామ సౌమ్యం వై వా అన్నం అన్నకం సోమం సోమమేవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మా అన్నం అన్నం ప్ర అయచ్చతి యచ్చత్యన్నాద అన్నాద ఏవ ఏనాద ఇత్యన్నాద ఏ భవతి భవతి బభ్రు బభ్రుర్భవతి భవత్యేతత్ ఏతద్వై వా అన్నస్య అన్నస్య రూపం రూపకం సమృద్ధి సమృద్ధి సౌమ్యం సమృద్ధ్యా ఇది సమృద్ధి సౌమ్యం బభ్రుం బభ్రుమా ఆలభేత లభేతయం యమలం అలకం రాజ్యాయ రాజ్యాయ సందం సందకం రాజ్యం రాజ్యం నోపనమేత్ ఉపనమేత్ సౌమ్యం ఉపనమేదిత్యుపానమేత్ సౌమ్యం వై వై రాజ్యం రాజ్యకం సోమం సోమమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగాధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మై రాజ్యం రాజ్యం ప్రయచ్చతి యచ్చత్యుప ఉపైనం ఏనకం రాజ్యం రాజ్యం నమతి నమతి బభ్రు బభ్రుర్భవతి భవత్యేతత్ ఏతద్వై వై సోమస్య సోమస్య రూపం రూపకం సమృద్ధ్యై సమృద్ధ్యా ఇంద్రాయ సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై ఇంద్రాయ వృత్రతురే వృత్రతురే లలామం వృత్రతుర ఇది వృత్రాతురే లలామం రాశృంగం రాశృంగమా ఆలభేత లభేత గతశ్రీ గతశ్రీ ప్రతిష్టాకామ గతశ్రీరితి గతాశ్రీ ప్రతిష్టాకామ పాప్మానం ప్రతిష్టాకామ ఇది ప్రతిష్టాకామ పాప్మానమేవ ఏ వృత్రం వృత్రం తీర్త్వా తీర్త్వా ప్రతిష్టా ప్రతిష్టాం గచ్చతి ప్రతిష్టామిది ప్రతిష్టా గచ్చతి ఇంద్రాయ ఇంద్రాయ అభిమాతిఘ్నే అభిమాతిఘ్నే లలామం అభిమాతిఘ్న ఇత్యభిమాతిఘ్నే లలామం ప్రాశృంగం ప్రాశృంగమా ఆలభేత అభేదయ యః పాప్మనా పాప్మనా గృహీత గృహీత స్యాత్ స్యాత్ పాప్మా పాప్మా వై వా అభిమాది అభిమాదిరింద్రం అభిమాదిరిత్యభిమాది ఇంద్రమేవ ఏవాభిమాదిహనం అభిమాదిహనగ్స్వేన అభిమాదిహనమిత్యభిమాదిహనం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మాత్ అస్మాత్పాప్మానం పాప్మానమభిమాదిం అభిమాదిం ప్ర అభిమాదిమిత్యభిమాదిం ప్రణదతే మృదత ఇంద్రాయ ఇంద్రాయ వజ్రణే వజ్రణే లలామం లలామం ప్రాశృంగం ప్రాశృంగమా ఆలభేత లభేతయం యమలం అలగం రాజ్యాయ రాజ్యాయ సందం సంతకం రాజ్యం రాజ్యం నోపనమేత్ ఉపనమేదింద్రం ఉపనమేదిత్యుపానమేత్ ఇంద్రమేవ ఏవ వజ్రణం వజ్రణగ్రస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మై వజ్రం వజ్రం ప్రయచ్చతి యచ్చతి సహ స ఏనం ఏనం వజ్ర వజ్రభూత్యై భూత్యా ఇంధే ఇంధ ఉప ఉపైనం ఏనగం రాజ్యం రాజ్యం నమతి నమతి లలామ లలామ ప్రాశృంగ ప్రాశృంగో భవతి భవత్యేతత్ ఏతద్వై వై వజ్రస్య వజ్రస్య రూపం రూపకం సమృద్ధ్యై సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై అసావాదిత్య ఆదిత్యో నవి వ్యరోచత అరోచత తస్మై తస్మై దేవా దేవా ప్రాయశ్చిత్తిం ప్రాయశ్చిత్తిమైచ్ఛన్ ఐచ్ఛందస్మై తస్మా ఏతాం ఏతాం దశరషభాం దశరషభామా దశరషభామితి దశరషభాం ఆలభంత అలభంతతయా యయైవ ఏవాస్మిన్ అస్మిన్ ఋషం ఋషమదధుః అదధుర్యః యో బ్రహ్మవర్చసకామః బ్రహ్మవర్చసకామ స్యాత్ బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసకామః స్యాత్ తస్మై తస్మా ఏతాం ఏతాం దశరషభాం దశరషభామా దశరషభామితి దశరషభాం ఆలభేత లభేతామం అముమేవ ఏవాదిత్యం ఆదిత్యగ్రస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగభేదేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ ఏవ భవతి భవతి వసందా వసందా ప్రాతః ప్రాతస్త్రీన్ త్రీన్ లలామాన్ లలామానా ఆలభేద లభేద గ్రీష్మే గ్రీష్మే మధ్యందినే మధ్యందినే త్రీన్ ేంచిపృష్టాన్ శుతిపృష్టాన్ చరది శుతిపృష్టాది శుతిపృష్టాన్ శరద్యపరాహ్ణే అపరాహ్ణే త్రీన్ అపరాహ్ణైత్యపరాహ్ణే త్రీంచిదివారాన్ శుతివారాన్ త్రీణి శుతివారాని శుతివారాన్ త్రీణివై వా ఆదిత్యస్య తేజాగుంసి తేజాగుంసి వసంతా ప్రాతః ప్రాతగ్రీష్మే మధ్యందినే శరది శరద్యపరాహ్ణే అపరాహ్ణే యావంతి అపరాహ్ణ ఇత్యపరాహ్ణే యావంత్యేవ ఏవ తేజాగుంసి తేజాగుంసి తాని తాన్యేవ ఏవావ అవరుంధే రుంధే త్రయస్త్రయ ఆలభ్యంతే లభ్యంతే అభిపూర్వం అభిపూర్వమే అభిపూర్వమిపూర్వం ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజో దాది సంవత్సరం సంవత్సరం పర్యాలభ్యంతే సంవత్సరమితి సంవత్సరం పర్యాలభ్యంతే సంవత్సర పర్యాలభ్యంత ఇది ఆలభ్యంతే సంవత్సరో వై సంవత్సర సంవత్సర వై బ్రహ్మవర్చసస్య ప్రదాత బ్రహ్మవర్చసస్యేతి బ్రహ్మవర్చసస్య ప్రదాత సంవత్సర ప్రదాతేతి ప్రదాత సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సర ఏవాస్మై అస్మై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ప్రయచ్చతి యచ్చతి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసేతి బ్రహ్మవర్చసి ఏవతి భవతి సంవత్సరస్య సంవత్సరస్య పరస్తాత్ సంవత్సరస్యేతి సంవత్సరస్య పరస్తాత్ ప్రజాపత్యం ప్రజాపత్యం కద్రుం ప్రజాపత్యమితి ప్రజాపత్యం కద్రుమా ఆలభేత అభేద ప్రజాపతి ప్రజాపతి సర్వాహ ప్రజాపతి ప్రజాపతి సర్వా దేవతాసు దేవతా స్వేవ ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి యది యది విభీయాద్ విభీయాద్ దుష్చర్మా దుష్చర్మా భవిష్యామి దుష్చర్మేతి దహోచర్మా భవిష్యామీతి సోమాపౌష్ణం సోమాపౌష్ణగ్రశ్యామం సోమాపౌష్ణమితి సోమాపౌష్ణం శ్యామమా ఆలభేత లభేత సౌమ్య సౌమ్యో వై వై దేవతయా దేవతయా పురుష పురుష పౌష్ణా పౌష్ణా పశవ పశవస్వయా స్వయైవ ఏవాస్మై అస్మై దేవతయా దేవతయా పశుభిః పశుభిస్త్వజం పశుభిరితి పశుభిః త్వజం కరోతి కరోతి దుశ్చర్మా దుశ్చర్మా భవతి దుశ్చర్మేతి దుహోచర్మా భవతి దేవాః దేవాశ్చ చ వై వై యమః యమశ్చ చాస్మిన్ అస్మిన్ లోకే స్పర్ధంత అస్పర్ధంత సహ స యమః యమో దేవానా దేవానామింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమయవత అయవతత్ తద్యమస్య యమస్య యమత్వం యమత్వం తే యమత్వమితి యమత్వం తే దేవాః దేవా అమన్యంత అమన్యంత యమః యమో వై వా ఇదం ఇదమభూద్ అభూద్యత్ యద్వయం ద్వయర్జస్మః స్మనితి ఇది తే ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమితి ప్రజాపతిం ఉపాధావన్ ధావన్ సహ స ఏతౌ ఏతౌ ప్రజాపతిః ప్రజాపతిరాత్మనః ప్రజాపతిరితి ప్రజాపతిః ఆత్మన వక్షవశౌ వక్షవశౌ నిః వక్షవశావిత్యుక్షావశౌ నిరమిమీద అమిమీతతే తే దేవాః దేవా వైష్ణావరుణీం వైష్ణావరుణీం వశాం వైష్ణావరుణీమితి వైష్ణావరుణీం వశామా ఆలభంత అలభంత ఇంద్రం ఐంద్రముక్షాణం ముక్షానందం తమ్ వరుణేన వరుణేన ఇవ ఏ గ్రాహయిత్వా గ్రాహయిత్వా విష్ణునా విష్ణునా యజ్ఞేన యజ్ఞేన ప్రాణుదంత అనుదంత ఇంద్రేణ ఐంద్రేణ ఇవ ఏవాస్య అస్యేంద్రియం ఇంద్రియమవృంజత అవృంజతయ యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాద్ భ్రాతృవ్యమాన్ భ్రాతృవ్యావాన్ స్యాత్ సహ సస్పర్ధమాన స్పర్ధమానో వైష్ణావరుణీం వైష్ణావరుణీం వశాం వైష్ణావరుణేమితి వైష్ణావరుణీం వశామా ఆలభేత లభేత ఇంద్రం ఐంద్రముక్షాణం ముక్షాణం వరుణేన వరుణేనైవ ఏవం భ్రాతృవ్యం భ్రాతృవ్యం గ్రాహయిత్వా గ్రాహయిత్వా విష్ణునా విష్ణునా యజ్ఞేన యజ్ఞేన ప్రణుదతే ఉదత ఐంద్రేణ ఐంద్రేణైవ ఏవాస్య అస్యేంద్రియం ఇంద్రియం వృంతే వృంతే భవతి భవత్యాత్మనా ఆత్మనా పరాః పరాస్య అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి భవతీంద్రః ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహంతం అం వృత్రః వృత్రో హతః హతషోడశభిః షోడశభిర్భోగైః షోడశభిర్తి షోడశాభిః భోగైరసినాద్ అసినాత్తస్య తస్య వృత్రస్య వృత్రస్య శీర్షతః శీర్షతో గావః గావ ఉత్ ఉదాయన్ ఆయంతాః తా వైదేహ్యో అభవన్ అభవంతాసాం తాసాం ఋషభః అశభో జఘనేన జఘనేను అనూద్ ఉదైద్ ఐత్తం తమింద్ర ఇంద్రోచాయత్ అశాయత్స సోమన్యత అమన్యతయ యో వై వా ఇమం ఇమమాలభేత ఆలభేతముచ్యేత ఆలభేతేత్యా ఆలభేత ముచ్యేతాస్మాత్ అస్మాత్ పాప్మన పాప్మన ఇది సహ సాగ్నేయం ఆగ్నేయం కృష్ణగ్రీవం కృష్ణగ్రీవమా కృష్ణగ్రీవమితి కృష్ణాగ్రీవం ఆలభత అలభత ఇంద్రం ఐంద్రమృషభం ఋషభం తస్యాగ్ని అగ్నిరేవ దేవస్వేన స్వేన భాగేయేన భాగేయేనోపసత భాగేయేనేతి భాగేయేన ఉపసత షోడశ ఉపసతాసుక షోడశ వృత్తస్య షోడశేతి షోడశాధ వృత్తస్య భోగాన్ భోగానపి అప్యదహత్ అదహద ఇంద్రేణ ఐంద్రేణేంద్రియం ఇంద్రియమాత్మన్ ఆత్మన్నధత్త అధబ్దయ పాప్మనా పాప్మనా గృహీత గృహీత సద్ సత్స సాగ్నేయం ఆగ్నేయం కృష్ణగ్రీవం కృష్ణగ్రీవమా కృష్ణగ్రీవమితి కృష్ణాగ్రీవం ఆలభేత లభేత ఇంద్రం ఐంద్రమృషభం వృషభమగ్ని అగ్నిరేవ ఏవాస్య అస్యస్వేన స్వేన భాగేయేన భాగేయేనోపసత భాగేయేనేతి భాగేయేన ఉపసత పాప్మానం ఉపసత ఇత్యుపాసత పాప్మానమపి అపి దహతి దహత్యైంద్రేణ నేంద్రేణేంద్రియం ఇంద్రియమాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే ముచ్యతే ముచ్యతే పాప్మన పాప్మనో భవతి భవత్యేవ ఏవద్యావాపృథివ్యా యావా పృథివ్యాం ధేను యావా పృథివ్యామిది ద్యావా పృథివ్యాం ధేనుమా ఆలభేత లభేత జ్యోగపరుద్ధ జ్యోగపరుద్ధో నయో జ్యోగపరుద్ధ ఇది జ్యోగ అపరుద్ధ అనయోహి శ్రీవై ఆ ఏష ఏషోప్రతిష్ఠిత అప్రతిష్ఠితోథ అప్రతిష్ఠిత ఇత్యప్రతిష్ఠిత అథైష ఏష జ్యోగ జ్యోగపరుద్ధ అపరుద్ధో ద్యావా పృథివీ అపరుద్ధ ఇత్యపారుద్ధ యావా పృథివీ ఏవ యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఏవ స్వేన స్వేన భాగేయేన భాగేయేనోప భాగేయేనేతి భాగేయేన ఉపధావతి ధావతి తే తే ఏవ తే ఇది తే ఏవైనం ఏనం ప్రతిష్టా ప్రతిష్టాంగమయత ప్రతిష్టామిది ప్రతిష్టా గమయత ప్రతి ప్రత్యేవ దేవతిష్టతి తిష్టతి పర్యారిణీ పర్యారిణీ భవతి భవతి పర్యారీ పర్యారీవ ద్వహి ఏతస్య ఏతస్య రాష్ట్రం రాష్ట్రం యః యోజ్యోగపరుద్ధ యోగపరుద్ధ సమృద్ధి జ్యోగపరుద్ధ ఇది జ్యోగపరుద్ధ సమృద్ధ్యై వాయవ్యం సమృద్ధ్యా ఇది సమృద్ధి వాయవ్యం వత్సం వత్సమా ఆలభేత లభేత వాయు వాయుర్వై వా అనయో అనయోర్వత్స వత్స ఇమే ఇమే వై వా ఏతస్మై ఏతస్మై లోకా లోకా అపశుష్కా అపశుష్కా విడ్ అపశుష్కా ఇత్యపశుష్కా విడపశుష్కా అపశుష్కాథ అపశుష్కేత్యపశుష్కా అథైష ఏష జ్యోగ జ్యోగపరుద్ధ అపరుద్ధో వాయుం అపరుద్ధ ఇత్యపరుద్ధ వాయుమేవ ఏవ స్వేన స్వేన భాగేదేన భాగేయేనోప భాగేదేనేతి భాగేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మై అస్మాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ విషం విషం ప్రదాపయతి దాపయతి ప్రాస్మై అస్మాయిమే ఇమే లోకా లోకా స్వమంతి స్వంతి భుంజతి భుంజత్యేనం ఏనం విట్ విడుప ఉపతిష్టతే తిష్టత ఇది తిష్టతే ఇంద్రో బలస్య బలస్య బిలం బిలమప అపౌర్ణోద్ అవర్ణోత్స సయ యముత్తమ ఉత్తమ పశు ఉత్తమ ఇత్యుత్తమ పశురాసీత్ ఆసీత్తం తమ్ పృష్టం పృష్టం ప్రతి ప్రతి సంగృహ్య సంగృహ్యోద్ సంగృహ్యేతి సంగృహ్య ఉదక్షిదత్ అక్షిదత్తం తగుం సహస్రం సహస్రం పశవ పశవోను అనోద్ ఉదాయన్ ఆయం సహ సన్నత ఉన్నతోభవత్ ఉన్నత ఇత్యుదోన్నత అభవద్య పశుకామ పశుకామ సత్ పశుకామ ఇది పశుకామ సత్ సహ సేతం ఏతమైంద్రం ఐంద్రమున్నతం ఉన్నతమా ఉన్నతమిత్యుదన్నతం ఆలభేత లభేతేంద్రం ఇంద్రమేవ స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మై అస్మై పశూన్ పశూన్ ప్రయచ్చతి యచ్చతి పశుమాన్ పశుమానేవ పశుమానితి పశుమాన్ ఏవతి భవత్యున్నత ఉన్నతో భవతి ఉన్నతైత్యున్నత భవతి సాహస్రీ సాహస్రీ వై ఆ ఏషా ఏషా లక్ష్మీ లక్ష్మీయత్ యదున్నత ఉన్నతో లక్ష్మ్యా ఉన్నతైత్యున్నత లక్ష్మీయైవ ఏవ పశూన్ పశూనవ అవరుంధే రుంధే యదా యదా సహస్రం సహస్రం పశూన్ పశూన్ ప్రాహత్మ్యాత్ ప్రాప్నుయాదథ ప్రాప్నుయాదితి ప్రాప్నుయాద్ అథ వైష్ణవం వైష్ణవం వామనం వామనమా ఆలభేత అభేద ఇతస్మిన్ ఏతస్మిన్ వై వై తత్ తత్సహస్రం సహస్రమధి అధ్యతిష్టత్ అధిష్టత్తస్మాత్ తస్మాదేష ఏష వామన వామన సమీషిత సమీషిత పశుభ్య సమీషిత ఇది సాంగేషిత పశుభ్యవ పశుభ్యైతి పశుభ్య ఏ ప్రజాభ్య ప్రజాభ్య ప్రతిష్టా ప్రజాభ్యైతి ప్రజాభ్య ప్రతిష్టాం దాది ప్రతిష్టామితి ప్రతిష్టా దాది ఓర్హతి అర్హతి సహస్రం సహస్రం పశూన్ పశూన్ ప్రాప్తుమితి ప్రాప్తు ఇత్యాహు ఆహురహోరాత్రణి అహోరాత్రణ్యవ అహోరాత్రణీత్రాత్రణి ఏ సహస్రం సహస్రకం సంపాద్యేతి సంపాద్య ఆలభేత లభేత పశవ పశవో వై ఆ అహోరాత్రణి అహోరాత్రణి పశూన్ అహోరాత్రణీత్రాత్రణి పశూనేవ ఏ ప్రజాతాన్ ప్రజాతాం ప్రతిష్టాం ప్రజాతామితి ప్రజాతాన్ ప్రతిష్టాం గమయతి ప్రతిష్టామితి ప్రతిష్టాం గమయత్యోషధీభ్య ఓషధీభ్యో వేహతం ఓషధీభ్యైత్యోషధీభ్య వేహతమా ఆలభేద అభేద ప్రజాకామ ప్రజాకామోషధయ ప్రజాకామైతి ప్రజాకామ ఓషధయో వై వా ఏతం ఏతం ప్రజాయై ప్రజాయై పరి ప్రజాయాయి ప్రజాయై పరిబాధంతే బాధంతేజోలం అలం ప్రజాయై ప్రజాయై సమ్ ప్రజాయాతి ప్రజాయై సమ్ ప్రజా ప్రజాన్న ప్రజామితి ప్రజా విందతే విందతమోషధయ ఓషధయ ఖలు ఖలు వై వా ఏతస్యై ఏతస్యై సూతుం సూతుమపి అభిఘ్నంతి ఘ్నంతి యా వేహత్ ఏహద్భవతి భవత్యోషధీ ఓషధీరేవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తాః ఆ ఏవ ఏవాస్మై అస్మై స్వాద్ స్వాద్యోనేః యోనేః ప్రజాం ప్రజాం ప్రజామితి ప్రజాం ప్రజనయంతి జనయంతి విందతే విందతే ప్రజాం ప్రజామాపః ప్రజామితి ప్రజా ఆపో వై ఆ ఓషధయ ఓషధయోసత్ అసత్పురుష పురుష ఆప ఆప ఏవాస్మై అస్మాసద అసతసద్ సద్దతి దదతి తస్మాత్ తస్మాదాహు ఆహుర్య యశ్చైవం ఏవం వేద వేదయ యశ్చ ఆప ఆపస్తు వావాసద అసతసద్ సద్దతి దదతీతి ఇత్యైంద్రియీం ఐంద్రియీం సూతవశాం సూతవశామా సూతవశామితి సూతావశాం ఆలభేత లభేత భూతికామ భూతికామో జాత భూతికామైతి భూతికామ జాతో వై ఆ ఏష ఏషయోలం అలం భూత్యై భూత్యై సన్ సంభూతి భూతిన్న ప్రాప్నోతి ప్రాప్నోతీంద్రం ప్రాప్నోతీతి ప్రాప్నోతి ఇంద్రం ఖలు ఖలు వై వా ఏషా ఏషా సోత్వా సోత్వామశా వశాభవత్ అభవదింద్రం ఇంద్రమేవ ఏవ స్వేన స్వేన భాగధేదేన భాగధేదేనోప భాగధేదేనేతి భాగధేదేన ఉపధావతి ధావతి సహ స ఏవైనం ఏనం భూతిం భూతిం గమయతి గమయతి భవతి భవత్యేవ ఏవయం యగం సూత్వా సూత్వా వశా వశా స్యాత్ స్యాత్తం తమైంద్రం ఐంద్రమేవ ఏవా ఆలభేత లభేతైతత్ ఏకద్వావ వావతత్ తదింద్రియం ఇంద్రియం సాక్షాత్ సాక్షాదేవ సాక్షాదితి సాక్షాత్ ఏవేంద్రియం ఇంద్రియమవ అవరుంధే రుంధ ఐంద్రాగ్నం ఐంద్రాగ్నం పునరుత్సృష్టం ఐంద్రాగ్నమిత్యైంద్రాగ్నం పునరుత్సృష్టమా పునరుత్సృష్టమితి పునః ఉత్సృష్టం ఆలభేత లభేతయ య ఆ ఆతృతీయాత్ తృతీయాత్ పురుషాత్ పురుషాత్ సోమన్న పిబేద్ పిబేద్విచ్ఛిన్న విచ్ఛిన్నో వై విచ్ఛిన్న ఇది విచ్ఛిన్న వా ఏతస్య సోమపీస సోమపీసో య సోమపీస ఇది సోమాపీస యో బ్రాహ్మణ బ్రాహ్మణ సన్ సన్నా ఆ తృతీయాత్ తృతీయాత్ పురుషాత్ పురుషాత్ సోమన్న పిబతి పిబతీంద్రాగ్నీ ఇంద్రాగ్నీ ఏవ ఇంద్రాగ్నీ ఇది ఇంద్రాగ్నీ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై అస్మై సోమపీఠం సోమపీఠం వ సోమపీఠమిది సోమాపీఠం ప్రయచ్చద యచ్చద ఉప ఉపయనం ఏనకం సోమపీఠ సోమపీఠో నమతి సోమపీఠ ఇది సోమాపీఠ నమతి యదైంద్ర ఐంద్రో భవతీంద్రియం ఇంద్రియం వై వై సోమపీఠ సోమపీఠ ఇంద్రియం సోమపీఠ ఇది సోమాపీఠ ఇంద్రియమేవ ఏ సోమపీఠం సోమపీఠమువ సోమపీఠమిది సోమాపీఠం అవరుంధే రుంధేత్ యదాగ్నేయ ఆగ్నేయో భవతి భవత్యాగ్నేయ ఆగ్నేయో వై వై బ్రాహ్మణ బ్రాహ్మణ స్వాం స్వామేవ ఏ దేవతాం దేవతామును అనసం సంతనోతి అనోతి పునరుత్సృష్ట పునరుత్సృష్టో భవతి పునరుత్సృష్ట ఇది పునః ఉత్సృష్ట భవతి పునరుత్సృష్ట పునరుత్సృష్ట ఇవ పునరుత్సృష్ట ఇది పునః ఉత్సృష్ట ఇవ ఏదస్య సోమపీఠ సోమపీఠ సమృద్ధ్యై సోమపీఠ ఇది సోమాపీఠ సమృద్ధ్యై బ్రాహ్మణస్పత్యం సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై బ్రాహ్మణస్పత్యం తో వరం బ్రాహ్మణస్పత్యమిది బ్రాహ్మణ పత్యం తో పరమా ఆలభేత లభేతాభిచరన్ అభిచరన్ బ్రహ్మణ అభిచరన్నిత్యభేచరన్ బ్రహ్మణస్పతిం పతిమేవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తస్మై తస్మా ఏవైనం ఏనమా ఆవృష్టతి పృష్టతి తాజక తాజకార్తిం ఆర్తిమా ఆర్చతి పృచ్చతి తోపర తోపరో భవతి భవతి క్షురపరి క్షురపరివై క్షురపరి క్షురాపరి వా ఏషా ఏషా లక్ష్మీ లక్ష్మీ యత్తోపర తోపర సమృద్ధి సమృద్ధ్యై స్థ సమృద్ధ్యా సమృద్ధి స్థోయూప యూపో భవతి భవతి వజ్ర వజ్రో వై వై స్థ స్థో వజ్రం వజ్రమేవ ఏవాస్మై అస్మై ప్రహరది హరది శరమయం శరమయం బలి శరమయమిది శరామయం బలి శృణాది శృణాద్యేవ ఏవైనం ఏనం వైభీదక వైభీదక విధ్వ విధ్వభినత్తి భినత్యేవ ఏవైనం ఏనమిత్యేనం బారహస్పత్యకం శితిపృష్టం శితిపృష్టమా శితిపృష్టమిది శితిపృష్టం ఆలభేత లభేత గ్రామకామ గ్రామకామోజ గ్రామకామైతి గ్రామకామ యమయేత రామయేత పృష్టం పృష్ఠకం సమానానా సమానానాగస్యాం సామితి ఇది బృహస్పతి బృహస్పతిమేవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవైనం ఏనం పృష్టం పృష్ఠకం సమానానా సమానానాం కరోతి కరోతి గ్రామీ గ్రామ్యేవ ఏ భవతి భవతి శ్రుతిపృష్ట శ్రుతిపృష్టో భవతి శ్రుతిపృష్ట ఇది శ్రుతిపృష్ట భవతి బాలరస్పత్య బాలరస్పత్యో హి ఏష ఏష దేవతయా దేవతయా సమృద్ధ్యై సమృద్ధ్యై పౌష్ణం సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై పౌష్ణగ్ శ్యామం శ్యామమా ఆలభేత లభేతాన్నకామ అన్నకామోన్నం అన్నకామైత్యన్నకామ అన్నం వై వై పూషా పూషా పూషణం పూషణమేవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మాన్నం అన్నం ప్రయచ్చతి యచ్చత్యన్నాద అన్నాద ఏవ అన్నాద ఇత్యన్నాద ఏవ భవతి భవతి శ్యామ శ్యామో భవతి భవద్యేతత్ ఏతద్వై వా అన్నస్య అన్నస్య రూపం రూపకం సమృద్ధ్యై సమృద్ధ్యై మారుతం సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై మారుతం వృష్ణిం వృష్ణిమా ఆలభేత లభేతాన్నకామ అన్నకామోన్నం అన్నకామైత్యన్నకామ అన్నం వై వై మరుత మరుతో మరుత మరుతరేవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవాస్మై తస్మాన్నం అన్నం ప్ర ప్రయచ్చంది యచ్చంతిన్నాద అన్నాద అన్నాద ఇన్నాద ఏమతి భవతి పృష్ణి పృష్ణిర్భవతి ఏతద్వై వా అన్నస్య రూపం రూపకం సమృద్ధి సమృద్ధ్యా ఐంద్రం సమృద్ధ్యాది సమృద్ధి ఐంద్రమరుణం అరుణమా ఆలభేద లభేదేంద్రియకామ ఇంద్రియకామ ఇంద్రం ఇంద్రియకామైతీంద్రియకామ ఇంద్రమేవ ఏ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగాధేదేన ఉపధావతి ధావతి సహ సేవాస్మింద్రియం ఇంద్రియం దాది దాది ఇంద్రియావీ ఇంద్రియావ్యే ఏమతి భవద్గరుణ అరుణోభ్రూమాన్ భ్రూమాన్ భవతి భ్రూమానికి భ్రూమాన్ భవత్యేతత్ ఏతద్వై వా ఇంద్రస్య ఇంద్రస్య రూపం రూపకం సమృద్ధ్యై సమృద్ధ్యై సావిత్రం సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై సావిత్రముపధ్వస్తం ఉపధ్వస్తమా ఉపధ్వస్తమిత్యుపాధ్వస్తం ఆలభేద లభేద సనీకామ సనికామ సవిత సనికామ ఇది సనీకామ సవిత వై వై ప్రసవానా ప్రసవానామీశే ప్రసవానామితి ప్రాసవానా ఈశే సవితారం సవితారమేవ ఏ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగాభేదేన ఉపధావతి ధావతి సహ సదేవ ఏవాస్మై అస్మై సనిం సనిం ప్రసువతి సువతి దానకామా దానకామా అస్మై దానకామా ఇది దానకామా అస్మై ప్రజా ప్రజాభవంతి ప్రజాది ప్రాజా భవంతి బద్ధ్వస్త ఉపధ్వస్తో భవతి ఉపధ్వస్తాధ్వస్త భవతి సావిత్ర సావిత్రో హి ఏష దేవతయా దేవతయా సమృద్ధే సమృద్ధే వైశ్వదేవం సమృద్ధ్యా సమృద్ధే వైశ్వదేవం బహు రూపం వైశ్వదేవమితి వైశ్వాదేవం బహురూపమా బహురూపమితి బహురూపం ఆలభేద లభేదాన్నకామ అన్నకామో వైశ్వదేవం అన్నకామ ఇత్యన్నకామ వైశ్వదేవం వై వైశ్వదేవమితి వైశ్వాదేవం వా అన్నం అన్నం విశ్వాన్ విశ్వామేవ ఏ దేవాన్ దేవాంశేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి ఏవాస్మై అస్మాన్నం అన్నం ప్రయచ్చంది యచ్చంతిన్నాద అన్నాద అన్నాద ఇన్నాద ఏ భవతి భవతి బహురూప బహురూపం భవతి బహురూప ఇది బహురూప భవతి బహురూపం బహురూపం హి బహురూపమితి బహురూపం అన్నం అన్నకం సమృద్ధ్యై సమృద్ధ్యై వైశ్వదేవం సమృద్ధ్యాది సమృద్ధ్యై వైశ్వదేవం బహురూపం వైశ్వదేవమితి వైశ్వాదేవం బహురూపమా బహురూపమితి బహురూపం ఆలభేద లభేద గ్రామకామ గ్రామకామో వైశ్వదేవా గ్రామకామ ఇది గ్రామకామ వైశ్వదేవా వై వైశ్వదేవాది వైశ్వాదేవా వై సజాతా సజాతా విశ్వాన్ సజాతా ఇది సా జాతా విశ్వానేవ ఏవ దేవాన్ దేవాన్ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాన్ సజాతానికి సా జాతాన్ ప్రయచ్చంది యచ్చంది గ్రామీ గ్రామ్యే ఏవతి భవతి బహురూప బహురూపో భవతి బహురూప ఇది బహురూప భవతి బహుదేవత్య బహుదేవత్యో హి బహుదేవత్యై బహుదేవత్య ఏష ఏష సమృద్ధ్యై సమృద్ధ్యై ప్రాజాపత్యం సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై ప్రాజాపత్యం తో పరం ప్రాజాపత్యమితి ప్రాజాపత్యం తో పరమా ఆలభేద ప్రభేదయ్యనాజ్ఞాతం అనాజ్ఞాతమివ అనాజ్ఞాతమిత్యనాజ్ఞాతం యోగ యోగామయేత్ ఆమయేత్ ప్రాజాపత్య ప్రాజాపత్యో వై ప్రాజాపత్యైతి ప్రాజాపత్య వై పురుష పురుష ప్రజాపతి ప్రజాపతి ఖలు ప్రజాపతి ప్రజాపతి ఖలు వై వై తేద వేదయ్యనాజ్ఞాతం అనాజ్ఞాతమివ అనాజ్ఞాతమిత్యనాజ్ఞాతం యోగ జ్యోగామయతి ఆమయతి ప్రజాపతి ప్రజాపతిమేవ ప్రజాపతిమితి ప్రజాపతి ఏ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏనం ఏనం తస్మాత్ తస్మాత్ శ్రామాత్ శ్రామాన్ ముంచరి ముంచరి సోపర సోపరో భవతి భవతి ప్రాజాపత్య ప్రాజాపత్యో హి ప్రాజాపత్యమిది ప్రాజాపత్య ఏష దేవతయా దేవతయా సమృద్ధ్యై సమృద్ధ్యా సమృద్ధ్యై వషత్కారో వై వషత్కార ఇది వషటకార గాయత్రియై గాయత్రియై శిర శిరో అచ్చినత్ అచ్చినత్ తస్యై తస్యైరస రసః పరావదత్ అవదత్తం తమ్ బృహస్పతి బృహస్పతిరుప ఉపగృహాత్ అగృహాత్ సా శ్రుతిపృష్టా శ్రుతిపృష్టా వశా శ్రుతిపృష్టే శ్రుతే పృష్టా వశాభవత్ అభవద్య యో ద్వితీయ ద్వితీయ పరాపదత్ పరాపదత్తం పరాపదతి పరాపదత్ తమ్ మిత్రావరుణ మిత్రావరుణావుప మిత్రావరుణావి మిత్రావరుణ ఉపగృహీతా అగృహీతాగుంసా సాద్విరూప విరూపా వశా విరూపేతి ద్వీరూప వశాభవత్ అభవద్య ఎస్ తృతీయ తృతీయ పరాపదత్ పరాపదత్తం పరాపదతి పరాపదత్ తమ్ విశ్వే విశ్వే దేవా దేవా ఉపగృహన్ అగృహన్ సా బహురూపా బహురూపా వశా బహురూపేతి బహురూపా వశాభవత్ అభవద్య చతుర్థ చతుర్థ పరాపదత్ పరాపదత్స పరాపదతి పరాపదత్ స పృథివీం పృథివీం ప్రావిశత్ అవిషత్తం తాం బృహస్పతి బృహస్పతిరభి అభ్యగృహాద్ అగృహాదస్సు అస్వేవేవాయం అయం భోగాయ భోగాయేతి ఇది సహ సముక్షవశః ముక్షవశస్సం ముక్షవశ్యుక్షవశ సమభవత్ అభవద్యత్ యల్లోహితం లోహితం పరాపదత్ పరాపదత్తత్ పరాపదతి పరాపదత్ తద్రుద్ర రుద్ర ఉప ఉపగృహాద్ అగృహాత్ సా రౌద్రీ రౌద్రీ రోహిణి రోహిణీ వశా వశాభవత్ అభవద్బార్హస్పత్యాం బార్హస్పత్యాగం శ్రుతిపృష్టా శ్రుతిపృష్టా వా శ్రుతిపృష్టాది శ్రీపృష్టా ఆలభేద లభేద బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామో బృహస్పతి బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసకామ బృహస్పతిమేవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసేతి బ్రహ్మవర్చసీ ఏవతి భవతి ఛందసాం ఛందసాం వై వా ఏష రస రసోయత్ యద్వశా వశారస రస ఇవ ఇవ ఖలు ఖలు వై వై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం ఛందసా బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం ఛందసామేవ రసేన రసేన రసం రసం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం అవరుంధే రుంధే మైత్రావృణీ మైత్రావృణీం విరూపా మైత్రావృణీమిది మైత్రావృణీం విరూపామా విరూపామిది ద్వీరూపా ఆలభేత లభేద వృష్టికామ వృష్టికామో మైత్రం వృష్టికామతి వృష్టికామ మైత్రం వై వా అహ అహర్వారుణి వారుణీ రాత్రి రాత్రిరహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యాం ఖలు అహోరాత్రాభ్యామిత్యహరాత్రాభ్యాం ఖలు వై వై పర్జన్య పర్జన్యో వర్షతి వర్షతి మిత్రావరుణ మిత్రావరుణావేవ మిత్రావరుణావితి మిత్రావరుణ ఏవస్వేన సేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై అస్మాహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యాం పర్జన్యం అహోరాత్రాభ్యామిత్యహ రాత్రాభ్యాం పర్జన్యం వర్షేద వర్షేత ఛందసా ఛందసాం వై వా ఏష ఏష రస రసోయత్ యద్వశా వశారస రస ఇవ ఇవ ఖలు ఖలు వై వై వృష్టి వృష్టిశ్చందసా ఛందసామేవ ఏ వరసేన రసేన రసం రసం వృష్టి వృష్టిమవ అవరుంధే రుంధే మైత్రావరుణీ మైత్రావరుణీంది రూపాం మైత్రావరుణీమిది మైత్రావరుణీం విరూపామా విరూపామిది ద్వీరూపా ఆలభేద అభేద ప్రజాగామ ప్రజాగామో మైత్రం ప్రజాగామతి ప్రజాగామ మైత్రం వై వా అహ అహర్వారుణీ వారుణీ రాత్రి రాత్రిరహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యాం ఖలు అహోరాత్రాభ్యామిత్యహ రాత్రాభ్యాం ఖలు వై వై ప్రజా ప్రజాయి ప్రజా ప్రజాయంతే జాయంతే మిత్రావరుణ మిత్రావరుణావేవ మిత్రావరుణావితి మిత్రావరుణ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై అస్మాహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యాం ప్రజాం అహోరాత్రాభ్యామిత్యహ రాత్రాభ్యాం ప్రజాం ప్రజామిది ప్రజా ప్రజనయత జనయత ఛందసాం ఛందసాం వై ఏష రస అసోయత్ యద్వశా వశారస రసైవ ఇవ ఖలు ఖలు వై వై ప్రజా ప్రజా ఛందసాం ఛందేతి ప్రజా ఛందసామేవ ఏవ రసేన రసేన రసం రసం ప్రజా ప్రజామవ ప్రజామితి ప్రజా అవరుంధే రుంధే వైశ్వదేవీం వైశ్వదేవీం బహురూపాం వైశ్వదేవీమితి వైశ్వదేవీం బహురూపామా బహురూపామితి బహురూపాం ఆలభేత లభేతాన్న కామ అన్నకామో వైశ్వదేవం అన్నకామైత్యన్నకామ వైశ్వదేవం వై వైశ్వదేవమితి వైశ్వదేవం వా అన్నం అన్నం విశ్వాన్ విశ్వానేవ ఏవ దేవాన్ దేవాన్ సేన సేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవాస్మై అస్మాన్నం అన్నం ప్రయచ్చంతి యచ్చంతిన్నాద ఉన్నాద ఏవ ఉన్నాదైత్యన్నాద ఏవతి భవతి ఛందసా ఛందసాం వై వా ఏష రస రసోయత్ యద్వషా వషారస రస ఇవ ఇవ ఖలు ఖలు వై వా అన్నం అన్నం ఛందసాం ఛందసామేవ ఏ రసేన రసేన రసం రసమన్నం అన్నమవ అవరుంధే రుంధే వైశ్వదేవీం వైశ్వదేవీం బహురూపాం వైశ్వదేవీమితి వైశ్వదేవీం బహురూపామా బహురూపామితి బహురూపాం ఆలభేత లభేత గ్రామకామ గ్రామకామో వైశ్వదేవా గ్రామకామ ఇది గ్రామకామ వైశ్వదేవా వై వైశ్వదేవా ఇది వైశ్వదేవా వై సజాత విశ్వాన్ సజాత ఇది సజాత విశ్వానేవ ఏవ దేవాన్ దేవాన్సేన సేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాంద్ర సజాతానితి సజాతాన్ ప్రయచ్చంతి యచ్చంతి గ్రామీ గ్రామ్యేవ ఏవోది భవతి ఛందసాం ఛందసాం వై వా ఏష రస రసోయత్ యద్వశా రసారస రస ఇవ ఇవ ఖలు ఖలు వై వై సజాతాశ్చందసాం సజాతా ఇది సజాతా ఛందసామేవ ఏవ రసేన రసేన రసం రసకం సజాతాన్ సజాతానవ సజాతానిది సజాతాన్ అవరుంధే రుంధే వారహస్పత్యం వారహస్పత్యముక్షవశం ఉక్షవశమా ఉక్షవశమిత్యుక్షావశం ఆలభేద అభేద బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామో బృహస్పతి బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసకామ బృహస్పతిమేవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసేది బ్రహ్మవర్చసి ఏవోది భవతి వశం వశం వై వా ఏష చలతి చలతి యదుక్షా ఉక్షావశ వశ ఇవ ఇవ ఖలు ఖలు వై వై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం వశేన బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం వశేనైవ ఏవశం వశం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం వరుంధే రుంధే రౌద్రీం రౌద్రీకం రోహిణీం రోహిణీమా ఆలభేత లభేతాభిచరన్ అభిచరన్ రుద్రం అభిచరన్ నిత్యభిచరన్ రుద్రమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగధేయేన ఉపధావతి ధావతి తస్మై తస్మా ఏవ ఏవైనం ఏకమా ఆవృష్టతి వృష్టతి తాజక తాజకార్తిం ఆర్తిమా ఆర్చతి గచ్చతి రోహిణీ రోహిణీ భవతి భవతి రౌద్రీ రౌద్రీ ఏషా ఏషా దేవతయా దేవతయా సమృద్ధ్యై సమృద్ధ్యై స్యః సమృద్ధ్యాది సమృద్ధ్యై స్యో యూపః యూపో భవతి భవతి వజ్ర వజ్రో వై వై స్యః స్యో వజ్రం వజ్రమేవ ఏవాస్మై అస్మై ప్రహరతి హరతి శరమయం శరమయం బ్రహిః శరమయమితి శరామయం బ్రహి శృణాతి శృణాత్యేవ ఏవైనం ఏనం వైభీరక వైభీరక యుధ్మః యుధ్మో భినత్తి భినత్యేవ ఏవైనం ఏనమిత్యేనం అసావాదిత్యః ఆదిత్యో నవిద్యవచత అరోచత తస్మై తస్మై దేవాః దేవాః ప్రాయశ్చిత్తిం ప్రాయశ్చిత్తిమైచ్ఛన్ అయచ్చం తస్మై తస్మాదేతాం హేతాం శౌలీం శౌలీ శ్వేతాం శ్వేతాం వృషాం వృషామా ఆలభంత అలభంతతయా తయైవ ఏవాస్మిన్ అస్మిన్ వృషం వృషమదధుః అదధుర్యః యో బ్రహ్మవర్చసకామ బ్రహ్మోర్చస కామ సత్ బ్రహ్మోర్చస కామైర్ బ్రహ్మోర్చస కామ సత్తస్మై తస్మా ఏతాం ఏతాగం సౌరీం సౌరేరు శ్వేతాం శ్వేతాం వృషాం వృషామా ఆలభేత లభేతామం అముమేవ ఏవాదిత్యం ఆదిత్యగ్రస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసేతి బ్రహ్మవర్చసీ ఏవ భవతి భవతి బైలువ బైలువో రూప రూపో భవతి భవత్యసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్యో యత యతో జాయత అజాయత తతో బిల్వ బిల్వ ఉత ఉదతిష్టత్ అతిష్టత్ సయోని సయోన్యేవ సయోనేతి సయోని ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అవరుంధే రుంధే బ్రాహ్మణస్పత్యాం బ్రాహ్మణస్పత్యాం వభ్రకర్ణీం బ్రాహ్మణస్పత్యామితి బ్రాహ్మణ వృత్యాం వభ్రకర్ణీమా వభ్రకర్ణీమితి వభ్రోకర్ణీం ఆలభేత లభేతాభిచరన్ అభిచరన్ వారుణం అభిచరన్ నిత్యభిచరన్ వారుణం దశకపాలం దశకపాలం పురస్తాత్ దశకపాలమితి దశాకపాలం పురస్తాన్ని నిర్వపేత్ వపేద్వరుణేన వరుణేనైవ ఏవ భ్రాతవ్యం భ్రాతవ్యం గ్రాహయిత్వా ప్రాహయిత్వా బ్రహ్మణ బ్రహ్మణ శృణుతే శృణుతే బభ్రకర్ణీ బభ్రకర్ణీ భవతి బభ్రకర్ణీతి బభ్రకర్ణీ భవత్యేతత్ ఏతద్వై వై బ్రహ్మణ బ్రహ్మణ రూపం రూపం సమృద్ధ్యై సమృద్ధ్యై స్ఫ్యః సమృద్ధ్యాయి సమృద్ధ్యై స్యోయూప యూపో భవతి భవతి వజ్ర వజ్రో వై వై స్ఫ్యః స్ఫ్యో వజ్రం వజ్రమేవ ఏవాస్మై అస్మై ప్రహరతి హరతి శరమయం శరమయం బరిహి శరమయమితి శరామయం బరిహి శృణాతి శృణాత్యేవ ఏవైనం ఏనం వైభీదక వైభీదక యుద్ధ యుద్ధోభినత్తి వినత్యేవ ఏవైనం ఏనం వైష్ణవం వైష్ణవం వామనం వామనమా ఆలభేద లభేదయం యజ్ఞః యజ్ఞో నోపనమేత్ ఉపనమేద్విష్ణుః ఉపనమేదిత్యుపానమేత్ విష్ణుర్వై వై యజ్ఞః యజ్ఞో విష్ణుః విష్ణుమేవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మై యజ్ఞం యజ్ఞం ప్రయచ్చతి యచ్చత్యుప ఉపైనం ఏనం యజ్ఞః యజ్ఞో నమతి నమతి వామనః వామనో భవతి భవతి వైష్ణవః వైష్ణవో హి ఏషః ఏష దేవతయా దేవతయా సమృద్ధ్యై సమృద్ధ్యై త్వాష్ట్రం సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై త్వాష్ట్రం వడవం వడవమా ఆలభేత లభేత పశుకామః పశుకామస్త్వష్టాః పశుకామ ఇది పశుకామః త్వష్టా వై వై పశూనాం పశూనాం మిథునానాం మిథునానాం వ్రజనయిత వ్రజనయితా త్వష్టారం వ్రజనయితేతి ప్రజనయిత త్వష్టారమేవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మై పశూన్ పశూన్మిథునాన్ మిథునాన్ ప్రజనయతి జనయతి ప్రజా ప్రజా హి ప్రజాహి ప్రజా హి వై వా ఏతస్మిన్ ఏతస్మిన్ పశవః పశవః ప్రవిష్టాః ప్రవిష్టా అథ ప్రవిష్టా ఇది ప్రావిష్టాః అథైషః ఏష పుమాన్ పుమాన్ సన్ సన్ వడవః వడవః సాక్షాద్ సాక్షాదేవ సాక్షాదితి సాక్షాద్ ఏవ ప్రజాం ప్రజాం పశూన్ ప్రజామితి ప్రజాం పశూనవ అవరుంధే రుంధే మైత్రం మైత్రగ్రశ్వేతం శ్వేతమా ఆలభేద లభేద సంగ్రామే సంగ్రామే సంయత్తే సంగ్రామ ఇది సంగ్రామే సంయత్తే సమయకామ సంయత్త ఇది సాంగత్తే సమయకామో మిత్రం సమయకామ ఇది సమయకామ మిత్రమేవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవైనం ఏనం మిత్రేణ మిత్రేణ సా సన్నయతి నయతి విశాల విశాలో భవతి విశాల ఇది విశాల భవతి వ్యవసాయతి వ్యవసాయత్యే వ్యవసాయతీతి అవసాయతి ఏవైనం ఏనం ప్రాజాపత్యం ప్రాజాపత్యం కృష్ణం ప్రాజాపత్యమితి ప్రాజాపత్యం కృష్ణమా ఆలభేత లభేత వృష్టికామ వృష్టికామః ప్రజాపతి వృష్టికామ ఇది వృష్టికామ ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతి వై వృష్ట్యాహ వృష్ట్యాదీశే ఈశే ప్రజాపతి ప్రజాపతిమేవ ప్రజాపతిమిది ప్రజాపతి ఏవశ్రేణ శ్రేణ భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగాధేదేన ఉపధావతి ధావతి సహ సేవాస్మై అస్మై పర్జన్యం పర్జన్యం వర్షయతి వర్షయతి కృష్ణ కృష్ణోభవతి ఏతద్వై వై వృష్టై వృష్టైరూపం రూపకం రూపేణ రూపేణైవ ఏ వృష్టిం వృష్టిమవ అవరుంధే రుంధే శబల శబలోభవతి విద్యుతం విద్యుతమేవ విద్యుదమిది విద్యుతం ఏవాస్మై అస్మై జనయిత్వా జనయిత్వా వర్షయతి వర్షయత్యవాశృంగ అవాశృంగోభవతి వృష్టిం వృష్టిమేవ ఏవాస్మై అస్మైని నియచ్చతి యచ్చతీతి యచ్చతి వరుణకం సుషుపాణం సుషుపాణమన్నాద్యం అన్నాద్యం అన్నాద్యమిత్యన్నాద్యం నోప ఉపానవత్ అనవత్స సేతాం ఏతాం వారుణీం వారుణీం కృష్ణా కృష్ణాం దశాం దశామపశ్యత్ అపశ్యత్తాం తాగస్వాయై స్వాయై దేవతాయై దేవతాయాః ఆలభత అలభరపద తదో వై వైదం తమన్నాద్యం అన్నాద్యముప అన్నాద్యమిత్యన్నాద్యం ఉపానవత్ అన్నమద్యం యమలం అలమన్నాద్యాయ అన్నాద్యాయ సంతం అన్నాద్యాయేత్యన్నాద్యాయ సంతమన్నాద్యం అన్నాద్యన్న అన్నాద్యమిత్యన్నాద్యం నోపనమేత్ ఉపనమేత్సహ ఉపనమేదిత్యుపానమేత్ స ఏతాం ఏతాం వారుణీం వారుణీం కృష్ణాం కృష్ణాం వృషాం వృషామా ఆలభేద లభేద వరుణం వరుణమేవ ఏవశ్రేణ శ్రేణ భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగాధేదేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మై అస్మాన్నం అన్నం ప్రయచ్చతి యచ్చత్యన్నాద అన్నాద అన్నాదైత్యన్నాద ఏవతి భవతి కృష్ణ కృష్ణ భవతి భవతి వారుణీ వారుణీ ఏషా ఏషా దేవతయా దేవతయా సమృద్ధి సమృద్ధి మైత్రం సమృద్ధ్యా ఇది సమృద్ధి మైత్రజ్ఞశ్వేతం శ్వేతమా కాలభేద అభేద వారుణం వారుణం కృష్ణం కృష్ణమపాం అపాం చౌషధీనా ఔషధీనాం సంధౌ సంధావన్నకామ సంధావితి సంధౌ అన్నకామో మైత్రీ అన్నకామైత్యన్నకామ మైత్రీర్వై వా ఔషధయ ఔషధయో వారుణీ వారుణీరాప ఆపోపాం అపాం చలు ఖలు వై వా ఔషధీనా ఓషధీనాం చరసం రసముప ఉపజీవామ జీవామో మిత్రావరుణ మిత్రావరుణావేవ మిత్రావరుణావితి మిత్రావరుణ ఏవశ్వేన శ్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై అస్మాన్నం అన్నం ప్రయచ్చత యచ్చతోన్నాద అన్నాద ఏవ అన్నాద ఇత్యన్నాద ఏవోది భవద్పాం అపాం చౌషధీనా ఔషధీనాం సంధౌ సంధావా సంధావితి సంధౌ ఆలభతే లభత ఉభయస్ ఉభయస్యావరుద్ధి అవరుద్ధి విశాఖ అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి విశాఖో యూప విశాఖైతి విశాఖ యూపో భవతి భవతి ద్వే ద్వే హి ద్వే ఇది ద్వే హ్యేతే ఏతే దేవతే ఏతే ఇత్యేతే దేవతే సమృద్ధి దేవతే ఇది దేవతే సమృద్ధి మైత్రం సమృద్ధ్యా ఇది సమృద్ధి మైత్రగ్శ్వేతం శ్వేతమా ఆలభేద లభేద వారుణం వారుణం కృష్ణం కృష్ణం జ్యోగామయావి జ్యోగామయావీయత్ జ్యోగామయావీ విజ్యోగామయావీ యన్మైత్ర మైత్రో భవతి భవతి మిత్రేణ మిత్రేణైవ ఏవాస్మై అస్మై వరుణం వరుణకం శమయతి శమయతి యత్ యద్వారుణ వారుణ సాక్షాత్ సాక్షాదేవ సాక్షాదితి సాక్షాత్ ఏవైనం ఏనం వరుణపాశాత్ వరుణపాశాన్ముంచతి వరుణపాశాదితి వరుణపాశాత్ ముంచత్యుత ఉదయది యదీతాసు ఇతాసుర్భవతి ఇతాసురిదీతాసు భవతి జీవతి జీవత్యేవ ఏవ దేవాః దేవా వై వై పుష్టిం పుష్టిన్న నావిందన్ అవిందన్ తాం తాం మిథునే మిథునే పశ్యన్ అపశ్యన్ తస్యాం తస్యాన్న నసం సమరాధయన్ అరాధయంతౌ తావశ్వినౌ అశ్వినావబ్రూతాం అబ్రూతామావయోః ఆవయోర్వై వా ఏషా ఏషా మా మైదస్యాం ఏదస్యాం వదధ్వం వదధ్వమిది ఇది సాశ్వినోః అశ్వినోరేవ ఏవాభవత్ అభవద్యః యః పుష్టిగామ పుష్టిగామ స్యాత్ పుష్టిగామైతి పుష్టిగామ స్యాత్ సహ స ఏతామాశ్విని ఆశ్విని యమీం యమీం వశాం అశామా ఆలభేత అభేదాశ్వినో అశ్వినా వేద ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగాధేయేన ఉపధావతి ధావతితో తావేవ ఏవాస్మిన్ అస్మిన్ పుష్టిం పుష్టిం ధర్తః ధర్తః పుష్యతి పుష్యతి ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రాజయా పశుభిరితి పశుభిః ఆశ్వినం ధూమ్రలలామం ధూమ్రలలామమా ధూమ్రలలామమితి ధూమ్రాలలామం ఆలభేత లభేతయః యో దుర్బ్రాహ్మణః దుర్బ్రాహ్మణ సోమం దుర్బ్రాహ్మణ ఇదిగో బ్రాహ్మణ సోమం విభాసేద్ విభాసేదశ్వినో అశ్వినో వై వై దేవానాం దేవానామ సోమపౌ అసోమపావాస్తా అసోమపావిత్య సోమాపౌ ఆస్తాంతౌ తౌ పశ్చా పశ్చా సోమపీథం సోమపీథం ప్ర సోమపీథమితి సోమాపీథం ప్రాప్నుతాం ఆప్నుతామశ్వినో అశ్వినావేతస్య ఏతస్య దేవతా దేవతాయః యో దుర్బ్రాహ్మణః దుర్బ్రాహ్మణ సోమం దుర్బ్రాహ్మణ ఇదిగో బ్రాహ్మణ సోమం విభాసతి విభాసద్యశ్వినో అశ్వినావేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతితో తావేవ ఏవాస్మై అస్మై సోమపీఠం సోమపీఠం ప్ర సోమపీఠమితి సోమాపీఠం ప్రయచ్చత యచ్చత ఉప ఉపైనం ఏనకం సోమపీఠ సోమపీఠో నమతి సోమపీఠమితి సోమాపీఠ నమతి యత్ యద్ధూమ్ర ధూమ్ర భవతి భవతి ధూమ్రిమాణం ధూమ్రిమాణమేవ ఏవాస్మాద్ అస్మాదప అపహంతి హంతి లలామ లలామో భవతి భవతి ముఖత ముఖత ఏవ ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజో దాది దాది వాయవ్యం వాయవ్యం గోమృగం గోమృగమా గోమృగమితి గోమృగం ఆలభేత లభేతయం యమజగ్భివాగుంసం అజగ్భివాగుంసమభిషకుంసేయో అభిషకుంసేయురపూత అభిషకుంసేయురిత్యభిషకుంసేయో అభూతావి వా ఏతం ఏతం వాగ్ వాగచ్చతి గచ్చతియం యమజగ్భివాగుంసం అజగ్భివాగుంసమభిషకుంసంతి అభిషకుంసంతి న అభిషకుంసంతీత్యభిషకుంసంతి నైష ఏష గ్రామ్య గ్రామ్య పశు పశున నారణ్య ఆరణ్యో యత్ యద్గోమృగ గోమృగో న గోమృగ ఇది గోమృగ ఏష గ్రామే గ్రామేణ నారణ్యే అరణ్యేయం యమజగ్భివాగుంసం అజగ్భివాగుంసమభిషకుంసంతి అభిషకుంసంతి వాయు అభిషకుంసంతేభిషకుంసంతి వాయుర్వై వై దేవానాం దేవానాం పవిత్రం పవిత్రం వాయుం వాయుమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగాధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవైనం ఏనం పవయతి పవయతి పరాచీ పరాచీ వై పా ఏదస్మై ఏదస్మై యుచ్ఛంతీ యుచ్ఛంతీవి యుచ్ఛంతీరివి ఉచ్ఛంతీ యుచ్ఛతి యుచ్ఛతి తమ తమ పాప్మాన్ పాప్మానం ప్ర ప్రవిశతి యశ్వినే ఆశ్వినే శస్యమానే శస్యమానే సూర్య సూర్యో నాలే ఆవిర్భవతి భవతి శౌర్యం శౌర్యం బహురూపం బహురూపమా బహురూపమితి బహురూపం ఆలభేద లభేదామం అముమేవ ఏవాదిత్యం ఆదిత్యగ్రస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మాద్ అస్మాత్తమ తమ పాప్మానం పాప్మానమప అపహంతి హంతి ప్రతీచీ ప్రతీచ్యస్మై అస్మై యుచ్ఛంతీ యుచ్ఛంతీవి యుచ్ఛంతీతి వి ఉచ్ఛంతీ యుచ్ఛతి ఉచ్ఛత్యప అపతమ తమ పాప్మానం పాప్మానకం హతే హత ఇది హతే ఇంద్రం వహ వో విశ్వతః విశ్వతస్పరి పరీంద్రం ఇంద్రం నర నరో మరుతః మరుతో యత్ యద్ధ ఓ దివ దివో యావ వశర్మ శర్మేది శర్మ భరేష్ంద్రం ఇంద్రగం సుహవం సుహవగం హవామహే సుహవమితి సుహవం హవామహే గుం హోముచం అగుం హోముచకం సుకృతం అగుం హోముచమిత్యగుం హహాముచం సుకృతం దైవ్యం సుకృతమితి సుకృతం దైవ్యం జనం జనమితి జనం అగ్నిం మిత్రం మిత్రం వరుణం వరుణగుం సాదయే సాదయే భగం భగం ద్యావా పృథివీ ద్యావా పృథివీ మరుత ద్యావా పృథివీ జిద్యావా పృథివీ మరుత స్వస్తయే స్వస్తయే స్వస్తయే అమత్తున నః పరిధ్వా పరిధ్వావసర పరిజ్ఞేతి పరిజ్మా అసర్హా మమత్తు మమత్తు వాత వాతో అపాం అపాం వృషణ్వాన్ వృషణ్వానిది వృషణ్వాన్ శిశీరమింద్రాపర్వత ఇంద్రాపర్వత యువం ఇంద్రాపర్వతేంద్రాపర్వత యువన్న నస్తత్ తన్న నో విశ్వే విశ్వే వరివస్యంతో వరివస్యంతో దేవా ఇది దేవా ప్రియావః భో నామ నామ హువే హువే దురాణాం దురాణామిది దురాణాం ఆయత్ యత్రపద్ త్రపన్మరుతః మరుతో వావశానాః వావశానా ఇది వావశానాః శ్రియసేకం తం భానుభిః భానుభిః సం భానుభిరిది భానుభిః సం విమిక్షిరే విమిక్షిరేతే తే రశ్మిభిః రశ్మిభిస్తే రశ్మిభిరిది రశ్మిభిః తరిక్వభిః రిక్వభిః సుఖాదయః రిక్వభిరిత్రిక్వాభిః సుఖాదయ ఇది సుఖాదయః ఏ వాశీమంతః వాశీమంత యుష్మిణః వాశీమంత ఇది వాశీమంతః యుష్మిణో అభీరవః అభీరవో విద్రే విద్రే ప్రియస్య ప్రియస్య మారుతస్య మారుతస్య ధామ్నః ధామ్న ఇది ధామ్నః అగ్నిః ప్రథమః ప్రథమో వసుభిః వసుభిర్నః వసుభిరిది వసుభిః నో అవ్యాత్ అవ్యాత్ సోమః సోమో రుద్రేభిః రుద్రేభిరభి అభిరక్షత రక్షదుత్మనాః త్వనే విత్మనాః ఇంద్రో మరుద్భిః మరుద్భిరృతుధా మరుద్భిరిది మరుదోభిః రుతుధా కృణోదు రుతుధేత్రుదోధా కృణోద్వాదిత్యైః ఆదిత్యైర్న నో వరుణః వరుణ సం సగం శిశాతు శిశాద్ది శిశాతు సన్న నో దేవ దేవో వసుభిః వసుభిరగ్నిః వసుభిరిది వసుభిః అగ్నిః సం సగం సోమ సోమస్తనూభిః తనూభిరుద్రియాభిః రుద్రియాభిరిది రుద్రియాభిః సమింద్ర ఇంద్రో మరుద్భిః మరుద్భిర్యజ్ఞైః మరుద్భిరిది మరుద్భిః యజ్ఞైః సం సమాదిత్యైః ఆదిత్యైర్న నో వరుణః వరుణోదిజ్ఞిపద్ అదిజ్ఞిపదిత్యజ్ఞిపద్ యథాదిత్యాః ఆదిత్యా వసుభిః వసుభిః సంబభూవః వసుభిరిది వసుభిః సంబభూవర్మరుద్భిః సంబభూవరిది సంబభూవః మరుద్భి రుద్రాః మరుద్భిరిది మరుతభిః రుద్రాః సమజానత సమజానతాభి సమజానతేది సమం అజానత అభేత్యభి ఏవాత్రిణామన్ త్రిణామన్నహృణీయమానాః త్రిణామన్నిచిత్రీణామన్ అహృణీయమానా విశ్వే విశ్వే దేవాః దేవాః సమనసః సమనసో భవంతు సమనస ఇది సామనసః భవంతిది భవంతు కుత్రాచిత్ చిద్యస్య యస్య సమృతౌ సమృతౌ రణ్వాః సమృతారితి సామృతౌ రణ్వాదరః నరో నృషదనే నృషదన ఇది నృషదనే అర్హంతశ్చిత్ చేద్యం యమింధతే ఇంధతే సంజనయంతి సంజనయంతి జంతవః సంజనయంతేతి సంజనయంతి జంతవ ఇది జంతవః సంయత్ యదీశః ఇశో వనామహే వనామహే సం సం హవ్యా హవ్యా మానుషాణాం మానుషాణామానుషాణాం ఉదద్యుమ్నస్య ద్యుమ్నస్య శవసః శవస రథస్య రథస్య రశ్మిం రశ్మిమా ఆదదే రథ ఇది దరే యజ్ఞో దేవానాం దేవానాం ప్రతి ప్రత్యేతి ఏది సుమ్నం సుమ్నమాదిత్యాసః ఆదిత్యాసోభవత భవతా మృడయంతః మృడయంత ఇది మృడయంతః ఆవః భోర్వాజీ అనుర్వాజీ సుమతిః సుమతిర్వృత్యాత్ సుమతిరిది సోమతిః ప్రవృత్యాత్ గృంభోః అగృంభోశ్చిత్ చేద్యా యావరిభో విత్తరా వరిభో విత్తరా సత్ వరిభో విత్తరేతి వరిభోవితరా అసదిత్యసత్ శుచిరపః అపః సూయవసాః సూయవసా అదబ్ధః సూయవసా ఇది సూయవసాః అదబ్ధ ఉప ఉపక్షేతి క్షేతి వృద్ధవయాః వృద్ధవయాః సువీరః వృద్ధవయా ఇది వృద్ధావయాః సువీర ఇది సువీరః నకిష్టం తం ఘ్నంతి ఘ్నంతిరః అంతితో న దూరాద్ దూరాద్యః ఆదిత్యానాం ఆదిత్యానాం భవతి భవతి ప్రణీతౌ ప్రణీతావితి ప్రాణీతౌ ధారయంత ఆదిత్యాసః ఆదిత్యాసో జగత్ జగత్స్థాః స్థా దేవాః దేవా విశ్వస్య విశ్వస్య భువనస్య భువనస్య గోపాః గోపా ఇది గోపాః దీర్ఘాధియో రక్షమాణాః దీర్ఘాధియ ఇది దీర్ఘాధియః రక్షమాణా అసుర్యం అసుర్యమృతావానః వృతావానశ్చయమానాః వృతావానయత్రితావానః చయమానా ఋణాని ఋణాని తృణాని తిస్రో భూమేః భూమేర్ధారయన్ ధారయన్ త్రీన్ త్రీగుమృత ఉతద్యూన్ ద్యూన్ త్రీణి త్రీణి భ్రత భ్రత విదథే విదథే అంతః అంతరేషాం ఏషామిత్యేషాం ప్రతేనాదిత్యాః ఆదిత్యా మహి మహివః ఓ మహిత్వం మహిత్వం తత్ మహిత్వమిది మహిత్వం తదర్యమన్ అర్యమన్ వరుణ వరుణమిత్ర మిత్రచారు చార్విదిచారు యాన్ను క్షత్రియాన్ క్షత్రియాగుమ్ నవః అవఆదిత్యాన్ ఆదిత్యాన్ యాజిషామహే యాజిషామహ ఇతి యాజిషామహే సుమృడీకాగుం అభిష్టయే సుమృడీకానిది సుమృడీకాన్ అభిష్టయ ఇత్యభిష్టయే న దక్షిణా దక్షిణామి విచిగితే చిగితేన న సవ్యా సవ్యాన న ప్రాచీనం ప్రాచీనమాదిత్యాః ఆదిత్యాన నోత ఉత పశ్చా పశ్చేతి పశ్చా పాక్యాజిత్ చిద్వసవ వసవో ధీర్యా ధీర్యాజిత్ చిద్యుష్మానీత యుష్మానీతో అభయం అభయం జ్యోతి జ్యోతిరశ్యాం పశ్యామిత్యశ్యాం ఆదిత్యానామవస అవసా నూతనేన నూతనేన సక్షీమహి సక్షీమహి శర్మణ శర్మణ శంతమేన శంతమేనే దిశాంతమేన అనాగాస్త్రే అదితిత్వే అనాగాస్త్వైత్యనాగాహత్వే అదితిత్వే తురాస అదితిత్వైత్యదితిత్వే తురాస ఇమం ఇమం యజ్ఞం యజ్ఞం దధతు దధతు శ్రోషమాణాః శ్రోషమాణా ఇది శ్రోషమాణాః ఇమం మే మే వరుణ వరుణ శ్రుధి శ్రుధీహవం హవమద్య అద్యా చ మృడయ మృడయేతి మృడయ త్వామవస్యుః అవస్యురా ఆచకే చక ఇది చకే తత్వా త్వాయామి యామి బ్రహ్మణ బ్రహ్మణ వందమానః వందమానస్తత్ తదా ఆశాస్తే శాస్తే యజమానః యజమానో హవిర్భిః హవిర్భిరితి హవిర్భిః అహేణమానో వరుణ వరుణేహ ఇహ బోధి ఓర్ధురుషుంస పురుషగుంసమా పురుషగుంసేత్యురుషగుంస మానః నాయుః ఆయుః ప్రమోషీః మోషీరితి మోషీః ద్వితీయకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః.